శ్రీవివేక చూడామణి సాధన చతుష్టయము సాధనాన్యత్ర చత్వారి కథితాని మనిషిభ్యః యేషు సత్స్వవ సన్నిష్ణా యదభావేన సిద్ధ్యతి. 18. అత్ర ఈ విషయమున చత్వారి 4 సాధనాని సాధనములు మనిషిభ్యః పండితుల చేత కథితాని చెప్పబడినవి యేషు ఏవి సత్స్వేవ ఉన్నప్పుడు మాత్రమే సన్నిష్ఠ సత్తుగు బ్రహ్మయందు స్థైర్యము సిద్ధ్యతి సిద్ధించునో. యదభావే ఏది లేకున్నచో న సిద్ధింపదో. లోకమునందు ఘటము పటము మొదలగునవి కార్యములు, మట్టి దారము మొదలగునవి కారణములు. కార్యము ఉన్న చోట ఏది ఉండదో అది ఆ కార్యమునకు కారణము కాజాలదు. ఉదాహరణమునకు పటము ఉన్న చోట మట్టి లేదు, అందుచే పటమునకు మట్టి కారణము చీకాదు. ఘటము ఉన్న చోట దారములు లేవు, అందుచే ఘటమునకు దారములు కారణము కావు. కాని మట్టి ఉన్నప్పుడే ఘటము ఉండును, మట్టిలేనిచో ఘటము ఉండదు. ఈ విధముగా అది ఉన్నప్పుడే ఇది ఉండును, అది లేనిచో ఇది ఉండదు అను అన్వయ వ్యతిరేకములచే మట్టి ఘట్మను కార్యమునకు కారణమని నిర్ణయింపబడుచున్నది. ఇట్లే సత్స్వరూపమగు బ్రహ్మయందు పూర్తిగా ఉండుటకు కారణభూతమగు బ్రహ్మజిజ్ఞాస కూడా వివేకాది చతుష్టయమున్నప్పుడే సంభావ్యము. అవి లేనిచో సంభావ్యము కాదు. కావున ఈ అన్వయ వ్యతిరేకములను బట్టి వివేకాదులు సన్నిష్ఠ అను నామాంతరముగల ఫలపర్యంత బ్రహ్మ జిజ్ఞానకు కారణభూతములని తెలియచున్నది. వివేకాదులున్నప్పుడే బ్రహ్మజిజ్ఞాస కలుగుచున్నది, ఇది అన్వయము. వివేకాదులు లేనిచో బ్రహ్మజిజ్ఞాస కలుగుటలేదు, ఇది వ్యతిరేకము. ఈ అన్వయ వ్యతిరేకములచే బ్రహ్మజిజ్ఞాసకు వివేకాదులు కారణమని నిర్ణయింపబడు చున్నది. సాధన చతుష్టయము 87. ఈ మనీషిభ్యః కథితాని ఈ మనిషులనగా శృతితాత్పర్యమేదియో తెలిసినవారు శృతి సహాయము లేనిచో అధికారికి ఇట్టి విశేషణము లక్షణము లుండవలెను అని తెలియ శక్యము కాదుగదా. బాధరాయణాదులు అట్టి మనీషులు. అథతో బ్రహ్మజిజ్ఞాస అను సూత్రమునందలి అథ శబ్దముచే సాధన చతుష్టయము సంపన్నమైన పిమ్మట అను నర్థమును సూచించుచు బాదరాయణుడు, ఇట్టివారికే సాధనచతుష్టయ సంపన్నులకే బ్రహ్మవిద్యయందు అధికారమని బోధించనని శారీరకమీమాంస ప్రథమాధికరణ తృతీయ వడకమునందలి భాష్యము వలన తెలియచున్నది. ఇట్టి విశేషణమును సూచించు శృతులు కూడా ఉన్నవి. తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే, ఏవమే వాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే. ఈ లోకమున సేవాది కర్మచే సంపాదించిన భోగాధికము ఏ విధముగా క్షీణించిపోవు చున్నదో అట్లే యజ్ఞాది సంపాదితమగు పరలోక సుఖముగుడ క్షీణించును. యో వై భూమా తదమృతం ఏ బ్రహ్మస్వరూపము గలదో అది అనస్వరము, దానికంటే భిన్నమైన దంతయు నస్వరము. న జాయతే మ్రియతే విపశ్చిత్ అపరిలుప్త చైతన్యరూపమగు ఈ ఆత్మ జనింపదు మరణించదు ఇత్యాది శృతివాక్యములు. యత్కృతకం తదనిత్యం ఏది నిర్మింపబడినదో అది అనిత్యము అను న్యాయము చేగూడా ఉపోద్బలితములే ఆత్మకు నిత్యత్వమును అనాత్మకు అనిత్యత్వమును బోధించుచు వివేక జ్ఞాన సంపాదకములుగా ఉన్నవి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయత్ నాస్త్యకృతః కృతేన కర్మలచే సంపాదించిన స్వర్గాదిలోకములను పరీక్షించి బ్రాహ్మణుడు వైరాగ్యమును పొందవలెను. కర్మచే నిత్య మగు మోక్షరూపమగు ఫలము లభింపదు అనుశృతియు నవా అరే పత్యహ కామాయ మొదలు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం టీ. 88. శ్రీవివేక చూడామణి భవతి అనంతవరకును గల శృతియు పతి యొక్క కామము కొరకే పతి ప్రియుడు కాడు. లోకములో సర్వమును తన కొరకే ప్రియమగును ఆత్మభిన్నములగు అన్ని వస్తువుల విషయమునను వైరాగ్యమును ప్రతిపాదించుచున్నవి. శాంతో దాంతోపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వాత్మన్యే వాత్మానం పశ్యేత్ అనుశ్రుతి సమాధి షట్కమును బోధించుచున్నది. నస పునరావర్తతే అతడు మోక్షమును పొందినవాడు మరల తిరిగి రాడు అను శృతి మోక్షము నిత్యమని చెప్పుచు దానిపై ఇచ్ఛను కలిగించుచున్నది. కర్మమీమాంసకులు ఉపనిషత్తులు అర్థవాదము అని చెప్పుదురు. వారిమతము ప్రకారము వీటికి స్వార్థమునందు తాత్పర్యము లేదు అనగా వీటి అర్థమును ప్రమాణముగా తీసుకొనబని లేదు అను జ్ఞానము మాత్రమే కలుగును. అటైనచో బ్రహ్మజిజ్ఞాస చేయవలెను. దానికి ఇట్టి విశేషణములు కలవాడు అధికారి అను జ్ఞానము దుర్లభము. అందుచే మనిషిభి పండితులచే కథితాని చెప్పబడినవి అని చెప్పినాడు. అనగా ప్రమాణంతరముచే తెలియనిదియు కాలత్యాబాధితమును పరమపురుషార్థ స్వరూపమును అగు బ్రహ్మను ప్రతిపాదించు ఉపనిషత్తులు ఆ విషయమునందే యథార్థ ప్రమాణములని చెప్పుటకు అవకాశమున్నదిగాన ఆయా వాక్యములచే వివేకాదులు గలవానికే సోసైన్వేష్టవ్య సవిజిజ్ఞాసి తవ్యహాత్మనే అన్వేషింపవలెను దాని జిజ్ఞాసే చేయవలెను ఇత్యాది వాక్యములచే విహితమగు జిజ్ఞాసుకు యోగ్యత ఉండును అని చెప్పినచో అంతయు సరిపోవును. అవ వివేకినో విరక్తస్యే ఇత్యాది శ్లోకమున చెప్పిన వివేకాదులను క్రమముగా విశదీకరించుచున్నాడు. సాధన చతుష్టయము 39. ఆదో నిత్యానిత్య వస్తువు వివేక పరిగణితే ఇహాముత్ర ఫలభోగ విరాగస్థానంతరం సమాధి షట్క సంపత్తి అహ ముముక్షుత్వమితి స్ఫుటం. 19. ఆదో ముందుగా నిత్యానిత్య వస్తువు వివేక నిత్యానిత్య వస్తువుల వివేకము పరిగణితే పరిగణింపబడుచున్నది. తదనంతరం దాని పిమ్మట ఇహాముత్ర ఫలభోగ విరగహ ఇహలోకమునందును పరలోకమునందును కలుగు ఫలముల అనుభవమునందు వైరాగ్యము సమాధి షట సంపత్తి అహ సమాధిష్కము యొక్క లాభము ముముక్షుత్వం మోక్షేచ్ఛ ఇతి ఇట్లు స్ఫుటం స్పష్టముగా లెక్కింపబడుచున్నది. వివేకాదులలో వెనుకనున్నది తరువాతనున్నదానికి కారణమగుటచే ఒక క్రమము ఆశ్రయింపబడినది. ఇది నిత్యము అనిత్యము అని తెలిసిన కదా అనిత్యము నుండి వైరాగ్యమును ఇది పొందుట. నిత్యానిత్య వస్తు వివేకము లేకున్నచో వైరాగ్యము దుర్లభముగాన వివేకము వైరాగ్యమునకు హేతువు. అంతరింద్రియ నిగ్రహరూపమగు శాంతియు బాహ్యేంద్రియ నిగ్రహరూపమగు దాంతియు వైరాగ్యవంతుడగు పురుషునకే కలుగును. బాహ్యేంద్రియ నిగ్రహరూపమగు దమము నిగ్రహించుకున్నవానికే కలుగును. మనస్సుతో సంబంధము తెగిపోయిన పిమ్మట మిగిలిన ఇంద్రియములు ఏమియు చేయజాలవు అందును అంతఃకరణమును కదా. ప్రశ్న అట్లైనచో శమమున్నప్పుడు దమము తనంతట తానే సిద్ధించును కదా. మరల దానిని కూడా ఒక సాధనమునుగా పరిగణించుట ఎందులకు? సమాధానము ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనః క్షోభ కలిగించు స్వభావముగల ఇంద్రియములు మనస్సును బలాత్కారముగలాగివేయును అని గీతలో చెప్పిన విధమున 40. శ్రీవివేక చూడామణి బాహ్యేంద్రియ నిరోధము లేకున్నచో సమము దృఢము కాజాలదు. ఉపరమ మనగా సన్యాసము అది జితేంద్రియునకే కుదురును. శీతముష్ణము మొదలగు జంటలను సహింపగల్గుటకు తితిక్షయ్యని పేరు అది కూడా అతనికే. ఏకాగ్రతతో బ్రహ్మయందు ఉండుటకు సమాధానమని పేరు అది కూడా బాహ్య విక్షేపము లేవియులేని సన్యాసికే కుదురును. ఇట్టి గుణములు కలవానికే బ్రహ ఒకటియే సత్పదార్థము. జగత్తు మిథ్యాభూతము అని ఉపదేశించు గురువు యొక్క వాక్యములందును వేదాంత వాక్యములందును విశ్వాసము కలుగును. ఇదియే శ్రద్ధ. ఈ విధముగా సమాధి షట్కములు కూడా ఒక క్రమమును పాటించుటకు కారణమును చెప్పవచ్చును. ఇట్టి పురుష శ్రేష్ఠుడు మోక్షభిన్నమగు దానిని దేనిని కోరడు ఆలస్యమును సహింపజాలడు. అతని మోక్షేచ్ఛ చాలా తీవ్రముగా ఉండును అను అభిప్రాయముచే ఆదౌ నిత్యానిత్య ఇత్యాదికమును చెప్పినాడు. వివేకము తరువాత వైరాగ్యము అని చెప్పుటచే తదుదితః సహీయో యదనంతరః, ఏది దీని తరువాత పుట్టినదో అది దాని కార్యము అని చెప్పినట్లు వైరాగ్యము వివేక కార్యమని చెప్పినట్లే ఏనది. తదనంతరం అనుపదము ఉత్తరవాక్యముతో కూడా సంబంధించును. కావున వైరాగ్యానంతరము సమాధి సంపత్తి, దాని తరువాత ముముక్షుత్వము అని అర్థము. దానియందు అవ ఈ సాధనములనే విశదీకరించున్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యే త్వేవం రూపో వినిశ్చయః. సోడియం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. 20. బ్రహ్మ బ్రహ్మ, సత్యం సత్యమైనది, జగత్ జగత్తు, మిథ్యా అసత్యమైనది, ఏవం రూపః. ఈ విధమగు వినిశ్చయః నిశ్చయము సోష్యం ఆయిది నిత్యానిత్య వస్తు వివేక నిత్యానిత్య వస్తు వివేకమని సముదాహృతః చెప్పబడినది. సాధన చతుషయము 41. జనులు సాధారణముగా అనిత్య సుఖములను కూడా కోరుచుందురు. అందుచే బ్రహ నిత్యము జగత్తు అనిత్యము అను నిశ్చయమున్నను దృఢమగు వైరాగ్యము కలుగదు. జగత్తు అసత్యము అని చెప్పినచో అసత్య వస్తువును ఎవ్వరును కోరరు. రాజ్యము కావలేననుకొనువారు స్వప్న రాజ్యమును కోరుకొనరు కదా. అందుచే వైరాగ్యము తప్పక కలుగుటకై బ్రహ్మ నిత్యము జగత్తు అనిత్యము అని కాక బ్రహ్మ సత్యము జగత్తు అసత్యము అని చెప్పినాడు. వినిశ్చయమనగా విశేషముగా నిశ్చయము అనగా ఈ నిశ్చయము అప్రామాణ్యజ్ఞానముచే బాధింపబడదు అని చెప్పినమైనది. స్కోయం సహ వివేకనః 17 అను పదములోని వివేకికి విశేషణముగా చెప్పబడినది అయం ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక అని చెప్పబడినది అని అర్థము. సముదాహృతః అనుపదములో సం అను ఉపసర్గను ప్రయోగించుటచే ఇట్టి వివేకమే ఐహికాముష్మక ఫలభోగ విరాగమును కలిగింప సమర్థము అను విషయము సూచితము విశదీకరించు. అవ వివేకమును నిరూపించి వైరాగ్యమును చున్నాడు. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాదిభి దేహాది బ్రహ్మ పర్యత్తే హ్యనిత్యే భోగ్య వస్తుని. 21. దర్శన శ్రవణాదిభి దర్శనము శ్రవణము మొదలగు వాటిచే దేహాది బ్రహ్మ పర్యస్తే దేహము మొదలు బ్రహ్మవరకును గల అనిత్యే అనిత్యమగు భోగ్యవస్తుని భోగ్యపస్తువునందు యా ఏ జుగుప్స అసహ్యము కలదో తత్ అది వైరాగ్యం. వైరాగ్యము ఇహలోకమునందలి దేహాది భోగ్యవస్తువులను చూచుటచేతను పరలోకమునందలి దివ్యదేహము మొదలగు భోగ్యవస్తువులను గూర్చి వినుటచేతను ఆది పదమును ప్రయోగించుటచే చూచిన వాటికిని శ్రీవివేక చూడామణి. విన్నవాటికిని సజాతీయములగు వాటిని అనుమానము ద్వారా తెలిసి కొనుటచేతను ప్రత్యక్షముగా అనుభవింపబడుచున్న శరీరము మొదలు బ్రాహ్మణము ప్రకారము 100 జీవించునట్టిదియు చతుర్దశ భువనాధిపత్యమును ఇచ్చినదియు అగు హిరణ్య గర్భశరీరము వరకును గల అనిత్యములును అసత్యములును అగు సకల భోగ్య వస్తువుల విషయమునను ఎన్నటికీ ఇట్టి పదార్థములతో సంబంధము కలుగకుండుగాకాను ఏ జుగుప్స కలదో కాకిరెట్ట ఎందువలే ఏ అసహ్యము కలదో అదియే వైరాగ్యము. సైత్యం హి యత్సా ప్రకృతిజ్జలస్య అనునప్పుడు యత్ సైత్యం అనునవి నపుంసకలింగములో నున్నను. ప్రకృతః అను విధేయవాచక పదముననుసరించి సా అని స్త్రీలింగమును ప్రయోగించినట్లే ఇచ్చట కూడా ఉద్దేశ్యవాచకమగు జుగుప్స అనునది స్త్రీలింగములో నున్నను విధేయవాచకమగు వైరాగ్యం అను. దానిని బట్టి తత్ అను నపుంసక లింగ ప్రయోగము చేయబడినది. వైరాగ్య విషయమున ఈ క్రింది శృతి స్మృతి పురాణాది వచనములను అనుసంధానము చేసుకొనవలెను. స్వదేహాశుచిగంధేన నవిరజేత యః పుమాన్ వైరాగ్య కారణం తస్య కిమన్యదుపదిశ్యతాం. తన దేహమునందలి దుర్గంధముచే విరక్తి చెందని పురుషునకు వైరాగ్యము కలుగుటకు మరియేమీ చూపవలసియుండును. సతతం ప్రవాహ్యమానే హ వృషభైరస్వయ ఖరైర్గజైర్ మహిషయ హ కష్టం క్రుత్థామయః శ్రానైర్నో శక్యతే వక్తుం. ఎల్ల వేళల భారాదులను మోయించుటచే అలసి ఆకలితో కూసించిన వృషభములు, అశ్వములు, రాసభములు, గజములు, మహిషములు, అయ్యో పాపము, తమ కష్టము చెప్పుకొనజాలవు కదా. 42. సాధన చతుష్టయము. 43. తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే, ఏవమేవామూత్ర పుణ్యచితో లోకః క్షీయతే భూమ్నో న్యదార్థం. బ్రహ్మకంటే భిన్నమైనదంతయు నస్వరము. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యము క్షీణింపగనే మనుష్యలోకమును చేరుదురు. అబ్రహ్మభువనాల్లోక పునరావర్తి నోర్జున. ఓ అర్జున, బ్రహ్మలోకము వరకును గల లోకములన్నీయు మరల తిరిగి వచ్చినవే. సూత సంహితలో యజ్ఞవైభవఖండములోని సప్తదశాధ్యాయము. సర్వ వేదాంత సిద్ధాంత సారసంగ్రహములో స్వమాతుహ మలమూత్రమధ్యే తల్లి యొక్క కుక్షిలో మలమూత్రముల కుక్షౌ మధ్య మొదలు. పుణ్యక్షయే పుణ్యకృతో నభస్థర్నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్ నక్షత్రరూపేణ దివశ్చితాంస్తాన్ విచార్యకో వా విరతిన్నయాతి. పుణ్యము క్షీణింపగనే స్వర్గమునందున్న దేవతలు క్రిందికి పడద్రోయగా శిథలమైన శరీరము కలవారై నక్షత్రరూపమున స్వర్గము నుండి పడిపోవుచున్న పుణ్యాత్ములను చూచి ఎవనికి వైరాగ్యము కలుగదు. యత్రాస్తి లోకే గతితారతమ్యం, ఏ లోకమున గతులలో తరతమభావము అధికత్వాల్పత్వములు ఉన్నదో అనునంతవరకును ఉన్న శ్లోకములు మనుష్య దేహాధికము రోగాదులచే బాధింపబడుచుండుటను, పశ్వాదులు ఏమియు మాట లాడలేక పరాధీనములే ఉండుటను, దేవతలు రాక్షసులచే పీడితులగుటను, కురంగాదుల విషయమున చూచినట్లు శబ్దాది విషయములు, శ్రీవివేక చూడామణి అనేక విధములగు అనర్ధములకు హేతువగుటను చూచుచున్నవానికి ఆత్మభిన్నమగు ప్రతిపదార్థమునందును జుగుప్స అనాయాసముగా ఈ విషయమును శబ్దాదిభ్యః ఇత్యాది శ్లోకములలో మున్ముందు స్వయముగనే స్పష్టీకరింపగలడు. కలుగును అని భావము ఆశంక శ్రు అపామ సోమమృత అభూమ సోమపానము చేసితిమి అమరులమైతిమి శ్రు అక్షయం హవై చాతుర్మాస్యయాజిన సుకృతం భవతి చాతుర్మాస్య యాగము చేసినవాని సుకృతము అక్షయముగనుండును ఇత్యాది శృతులను బట్టి కర్మఫలము కూడా నిత్యమని తెలియచున్నది కదా. సమాధానము ఆయనను కర్మచే సాధింపబడినదెల్ల అనిత్యము అనున్యాయముచే ఉపోద్బలితమగు శ్రు తద్యథేహ కర్మచితో లోకః ఇత్యాది శృత్యంతరముననుసరించి అమృత అక్షయ పదముల అర్థమును తప్పక సంకుచితము చేయవలసి దోషము లేదు. కావుననే అభూత సంప్లవం స్థానమమృతత్వం హి భాష్యతే మహాభూత ప్రళయము వరకు ఉండుటకు అమృతత్వమని పేరు అని చెప్పుదురు. యుండుటచే అవ సమస్వరూపమును విశదీకరించున్నాడు. విరజ్య విషయవ్రాతాత్ దోష్దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నేతావస్థా మనసః సమ ఉచ్యతే. 22. ముహుర్ముహుః మాటిమాటికి దోషదృష్ట్యా దోషములను చూచుటచే విషయవ్రాతాత్ విషయముల సముదాయము నుండి విరజ్య వైరాగ్యమును పొంది మనసః మనస్సు యొక్క స్వలక్ష్యే తన లక్ష్యమునందు నేతాపస్థా స్థరమగు స్థితి సమహ ఇతి సమము అని ఉచ్యతే చెప్పబడుచున్నది. సాధన చతుష్టయము. 45. విషయములకు ఆది అంతము అనునవి ఉన్నవి. వాటిని సంపాదించుటకు ఎంతో ధనవ్యయము ఆయాసము అవశ్యకములు. చివరకు అవి విరసములగును. విషయములందు ఇట్టి దోషములున్నవని తెలుసుకొనిన పురుషునకు వాటిపై తప్పక వైరాగ్యము కలుగునుగాన విషయదోషదర్శనము వైరాగ్య హేతువు. అట్టి వైరాగ్యము కలుగగనే మనస్సు సగుణముగాని నిర్గుణముగాని యగు తన లక్ష్యము నందు స్థరముగా నిలిచి నిశ్చలముగను నిర్వికారముగను ఉండును. ఈ విధముగా మనోనైశ్చల్యరూపమ్మగు సమము వైరాగ్యము వలన కలుగునని విరజ్య ఇత్యాదికముచే చెప్పుచున్నాడు. విరజ్య అను పదములోనున్న ల్య ప్రత్యయము ఉత్తరకాలికత్వమును తరువాత కలుగుట అను నర్థమును బోధించునుగాన వైరాగ్యము తరువాత జనించు సమము వైరాగ్యజన్య మను విషయము సూచితమగుచున్నది అవ దమమును విశదీకరించుచున్నాడు. విషేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే అభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః. 23. ఉభయేషాం అభయవిధములగు ఇంద్రియాణాం జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క ను విషేభ్యః భోగ్య విషయముల నుండి పరావర్త్యమరల్చి స్వస్వగోళకే తమతమ గోళములలో స్థాపన ముంచుట సహ దమః దమముగా పరికీర్తితః చెప్పబడినది. మనస్సునకు విషయ విచారము చేయగల సామర్థ్యమున్నది. అందుచే పై శ్లోకములో మనస్సు స్వయముగనే వైరాగ్యమును పొంది అని చెప్పబడినది. కాని బాహ్యేంద్రియములకు శ్రోత్రాది జ్ఞానేంద్రియములకును వాగాది కర్మేంద్రియములకును స్వయముగా విషయ విచారము చేయు సామర్థ్యము లేదు. కావున అశ్వముల వంటి 48 శ్రీవినేక చూడామణి ఆ బాహ్యేంద్రియములను కళ్ళెము వంటి మనస్సుచేత శబ్దాది విషయ మార్గముల నుండి పరాముఖములనుగా చేసి చెవి ముఖము మొదలగు వాటికి సంబంధించిన గోళములలో నిలిపి వాటి వ్యాపారములను నిలుపుచేయుటకు దమము అని పేరు. మనస్సు మొదలగు నవి కళ్ళెము మొదలైన వాటి వంటివి అను విషయము కఠోపనిషత్తులో చెప్పబడినది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ్చ ఇంద్రియాణి హయాన్యహుర్ విషయాంస్తేషు గోచరాన్. ఆత్మను రథస్వామగను శరీరమును రథముగను బుద్ధిని సారథగను మనస్సును కళ్ళెముగను ఇంద్రియములను గురుములుగను విషయములను మార్గములుగను తెలుసుకొనుము. అవ బాహ్యేంద్రియముల నిగ్రహము దమము సాధ్యమగు అపరతిని విశదీకరించున్నాడు. బాహ్యానాలంబనం వృత్తే రేషోపరతి వృత్తమా. 24. వృత్తే అహమనోవృత్తి బాహ్యానాలంసనం బాహ్యవస్తువుల విషయమున ప్రసరింపకపోవుట ఏషాత్ ఇది ఉత్తమ ఉత్తమమైన ఉపరత్యహ ఉపరతి. చెరువులోనున్న నీరు చెరువునకు గల రంధ్రము ద్వారా బయటకు వెడలి క్షేత్రాద్యాకారమున పరిణమించును. అట్లే లోపలనున్న మనస్సు శ్రోత్రాదిచ్ఛిదముల ద్వారా బయటకు వెడలి శబ్దాది విషయాకారమున పరిణతి చెందును. ఇట్టి పరిణతికే వృత్తి అంతఃకరణ వృత్తి యని పేరు. బాహ్యేంద్రియములను నిగ్రహింపగనే లోపలనున్న మనస్సు బయటకు వచ్చుటకుగాని బాహ్య విషయాకారమున పరిణమించుటకుగాని అవకాశముండదు అని భావము. సాధన చతుష్టయము 47. అవ చిత్తమునకు బాహ్యవస్తువు సంబంధము లేనప్పుడు శీతోష్ఠాదిద్వంద్వముల జ్ఞానము కూడా కలుగదు. ఒకవేళ కర్మవశముచేతను కాలాదివశముచేతను అట్టి జ్ఞానము కలిగినను వాటిని సహించడు శక్తి దీనికే తితిక్షయని పేరు కలుగునని చెప్పుచున్నాడు. సహనం సర్వదోహఖాన మప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్ష నిగద్యతే. 25. అప్రతీకారపూర్వకం ప్రతిక్రియ ఏమీ చేయకుండగను చింతా విలాపరహితం చింతగాని విలపించుటగాని లేకుండగను సర్వదోహఖానాం సమస్త దోహఖముల యొక్క ను సహనం సహించుట సా ఆ తితిక్షా తితిక్షయని నిగద్యతే చెప్పబడుచున్నది. ఉన్నిబట్టలు వింజామరలు మొదలగు వాటితో శైత్యము ఉష్ణము మొదలగు దోహఖములకు ప్రతిక్రియ చేసుకొనుట లోక ప్రసిద్ధము. అట్టి సామగ్రి లేనిచో అయ్యో దీనిలమగు మనమిప్పుడేమి చేయవలెను అనుచింతయు ఏడ్పును గూడా ప్రసిద్ధములే. అప్రతీకారపూర్వకం ఇత్యాదికముచే ప్రతీకారాది చింతాదికమున్నచో అది బ్రహ్మ విచార సాధనమగు తితిక్ష కాజాలదని చెప్పుచున్నాడు. దుహఖానం అను దానికి దుహఖ హేతువులగు శీతోష్ణాదులు అని యర్థము. చింతావిలాపాది సహితమగు మనస్సునకు ఆత్మవిచారమనునది చాలా దూరము కదా అని భావము. అవ వస్తుజ్ఞానమునకు అసాధారణ కారణమగు శ్రద్ధను విశదీకరించుచున్నాడు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారడా సాశ్రద్ధా కథిత సభ్య హయ్యయా వస్తుపలభ్యతే 26-48 శ్రీవివేక చూడామణి. ఏ దేనిచేత వస్తువస్తువు అపలభ్యతే తెలియబడునో సాబ్ అట్టి శాస్త్రస్య శాస్త్రము యొక్కయు గురువాక్యస్య గురువచనము యొక్కయు శాస్త్రం గురువాక్యములను సత్యబుద్ధ్యా సత్యమనడు బుద్ధితో అవధారణాతి నిర్ణయించుట శ్రద్ధ శ్రద్ధయని సభ్యేహ నత్పురుషులచే కథిత చెప్పబడినది. లోకములో కూడా ఆప్తవాక్యమును విశ్వసింపని పురుషుడు తదనుసారముగా విచారాదులయందు ప్రవర్తింపడు. అట్టి పరిస్థితిలో అతీంద్రియముగు శాస్త్రార్థము విషయమున వేరుగా చెప్పనేలా అందుచే శ్రద్ధ అత్యుత్తమ కారణము. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసర్వత్మని. ఓ అర్జున, ఈ ధర్మముపై శ్రద్ధలేని పురుషులు నన్ను పొందజారక మృత్యుసంసార మార్గమునందు తిరుగుచుందురు అని భగవద్గీతలో కూడా చెప్పబడినది. శాస్త్రి దాంతి సమదమా ఉపరతి తితిక్షలు కలవాడు మాత్రమే బ్రహ్మ ఒక్కటియే సత్యము, ఆ బ్రహ్మ నీవేగి మిగిలినదంతయు మిథ్య అని గురువు వేదాంతములను బోధించిన తత్వమును అది అట్లేని నమ్మగలుగును. అవి లేనివాడు నమ్మజాలడు. అందుచే గురువేదాంత వాక్యముల విషయమున శ్రద్ధ ఆ శ్రమాది సాధనముల పిమ్మట పేర్కొనబడినది. శాస్త్రమనగా శ్రు తత్వమసి ఇత్యాదికము, దానిని అనుసరించి నీవు సంసారియగు జీవుడవు కాదు. నిత్యము శుద్ధము జ్ఞానస్వరూపము ముక్తము అగు పరబ్రహ్మవు, ఇతరమైనదంతయు మిథ్య అని బోధించు గురువు యొక్క వాక్యము గురువాక్యము ఇది సత్యము అనగా అబాధితమగు అర్థమును బోధించుచున్నది అను నమ్మికతో నిర్ణయించుకొనుట అవధారణ అనగా దృఢమగు నిశ్చయము. సాధన చతుష్టయము 49 అవ ఇట్టి శ్రద్ధ కలవానికే సమాధానము బాగుగా కుదురును గాన దాని తరువాత సమాధానమును విశదీకరించుచున్నాడు. సమ్యగా స్థాపనం బుద్ధేహ శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధాన మిత్యుప్తం నతు చిత్తశిలాలనం. 27 శుద్ధే పరిశుద్ధమగు బ్రహ్మణి బ్రహ్మయందు సర్వదా ఎల్లప్పుడును బుద్ధేహ బుద్ధి యొక్క ఆ స్థాపనం నిలుపుట తత్ ఆ సమాధానం సమాధానము ఇతి అని ఉక్తం చెప్పబడినది. తు కాని చిత్తస్య చిత్తం యొక్క లాలనం లాలనము న కాదు స్వలక్ష్యమునందు స్థిరముగా నుండుటయ్యనున్నది సమము. అట్టి సమమునకును ఈ సమాధానమునకు ఎక్కువ భేదమున్నట్లు కనబడటలేదు. అయినను మాటిమాటికిని దోషములను చూచుచు విషయముల నుండి విరక్తమై మనస్సు తన లక్ష్యమునందు స్థిరముగా నుండుట ఎనున్నది సమము. దీనిని సంపాదించుటకు సంకల్ప వికల్పాత్మకమగు మనస్సును స్థిరముగా నుంచుకొనుటకు యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమేత దాత్మన్యవ వశం నయేత్ చపలము అస్థిరము అగు మనస్సు ఏ మార్గముల ద్వారా బయటకు పోవుటకు ప్రయత్నించుచుండునో ఆయా మార్గముల నుండి అడ్డుపెట్టి దీనిని ఆత్మయందే తనయందే వశమగునట్లు చేయవలెను అని భగవద్గీతలో చెప్పిన విధమున ప్రయత్న విశేషము అపేక్షితమగుచున్నది. కావుననే ఇచట సమాధానమున నిశ్చయాత్మకమగు బుద్ధిని ఎల్లవేళల శుద్ధ బ్రహ్మయందు స్థిరముగా నిలుపవలెను అని చెప్పుటచే ప్రకృతమున అంతఃకరణము సంకల్ప వికల్ప విముక్తము కావలెనని చెప్పుట జరిగినది. కావుననే సంకల్ప వికల్పాత్మ కాంతకరణార్థకమగు శ్రీవి శేఖచూడామణి మనః శబ్దమును ప్రయోగింపక నిర్ణయాత్మకాంతకరణమను అర్థము గల బుద్ధి శబ్దము ప్రయోగింపబడినది మరియు శుద్ధే బ్రహణి అని సర్వోపాధి వినిర్ముక్తమగు నిర్గుణ బ్రహ్మమునందు నిలుపవలెనని చెప్పబడినది. సమమును గూర్చి చెప్పునప్పుడు స్వలకే నేతావస్థ అనుటచే సగుణ వస్తువుపై స్థరముగనున్నను మనస్సు శాంతమని చెప్పుటకు అవకాశమున్నది. సమము సాధనము, సమాధానము దాని ఫలము అనగా సమమే పరిపక్వమైనచో సమాధానమగును. లోకములో పిల్లలు ఎక్కువగా ఏడ్చినప్పుడు వారికి కావలసిన దానిని ఇచ్చి ఊరడింతురు. ఆ విధముగా మనస్సునకు యథేష్టముగా విషయమార్గమున ప్రవర్తించు అవకాశమిచ్చినచో అది సమాధానము కాజాలదని బోధించుటకై నతు చిత్తస్య లాలనం అని వ్రాయుచున్నాడు. లేదా శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహస్తి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పథి. శుభాశుభమార్గములలో ప్రవహించుచున్న వాసన నదిని పురుష ప్రయత్నముచే శుభమార్గమున ప్రవహించినట్లు చేయవలెను. అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్ స్వమనః పురుషార్థన బలేన బలినాం వర. ఓ బలవంతులలో శ్రేష్ఠుడ అశుభమార్గములందు ప్రవర్తించుచున్న తన మనస్సును పురుష ప్రయత్నముచే బలాత్కారముగా శుభమార్గములందే ప్రవర్తించినట్లు చేయవలెను. అశుభాచాలితం యాతి శుభం తస్మాదపీతరత్ ఇంతోశ్చిత్తంతు శిశువల్ తస్మాత్త చాలయబ్బలాత్. అశుభమార్గము నుండి చలింపచేయబడిన మానవుని చిత్తము శుభమార్గము వైపు పోవును. శుభమార్గము నుండి చలింపబడినచో అశుభ. 50 సాధన చతుషయము 51 మార్గము వైపు పోవును. కావున దానిని శిశువును వలె బలాత్కారముగా శుభమార్గము వైపు చలింపచేయవలెను. సమతా సాన్వనేనాసు నద్రాగితి సనేహ సనేహ పౌరుషేణ ప్రయత్నేన లాలయే చిత్తబాలకం. ఈ విధముగా చిత్తమనెడు బాలుని సమతైనడు సాంత్వనము ఊరడింపుచే తొందరపడకుండా మెల్లమెల్లగా పురుష ప్రయత్నముతో లాలింపవలెను అని వాసిప్టోక్త ప్రకారమున చారణము లేదా లాలనము సమాధి సాధనముగా పూర్వము ప్రారంభమున అపేక్షితమైనది. ఫలమైన సమాధానవస్థలో దాని ఆవశ్యకత లేదు. అట్టి లాలనము లేకున్నను సమాధులను సంపాదించుకునెడు సమయమున చేసిన ప్రయత్నము చేతనే మనస్సునందలి బాహ్యవాసనలన్నీ క్షీణించును. ఇక ఆ మనస్సును సగుణము నుండి తప్పించి నిర్గుణ స్వరూపముపై నిల్పుట అనునది ఒక్కటియే కావలసినది. ఇట్టి సాధన సామగ్రి ఉన్నవానికి మాత్రమే ముముక్షుత్వము లభించునుగాని ఇతరులకు లభింపదని చెప్పుచున్నాడు. అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞాన కల్పితాస్ స్వస్వరూపావబోధైన ముక్తుమిచ్చా ముముక్షుత. 28 అహంకారాది దేహాంతానంతకరణము మొదలు దేహము వరకును ఉన్న అజ్ఞాన కల్పితాన్ అజ్ఞానముచే కల్పితములగు బస్ధాన్ బంధములను స్వస్వరూపావలో ధ్యేన స్వస్వరూప జ్ఞానముచే మోత్తుం విడచుటకు ఇచ్ఛా కోరిక ముముక్షుత్వము. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యభాస తేజస అహంకారః స విజ్ఞేయః. 62 శ్రీవివేక చూడామణి ఈ చక్రురాదింద్రియములందును శరీరమునందును అహం నేను అను అభిమానముతో అంతఃకరణము అభాస తేజస్సుతో ప్రవర్తించును. అదియే అహంకారముగా తెలియదగనది అని చెప్పిన విధముగా చిత్ప్రతిబింబముతో గూడిన కారణమే అహంకారము లేదా ఆనందమే కోసము అను పేరు గల భోక్తయగు జీవుడు అహంకారము. సుప్తిగతయః సుఖలేసర భమనుతే సుఖీ భవామితి ఆనందకోనాశమా సోహంకారః కథం భవేదాత్మ. ఆనందమైకోసమను పేర్గల ఏ అహంకారము సుప్తియందు కలుగు సుఖలేశములచే నేను సుఖము కలవాడను అని భావించుచుండునో అది ఆత్మ ఎట్లగును. లను శ్లోకమున ఆత్మనిరూపణమునందు ఆనందమే కోసమే అహంకారమని చెప్పబడినది. అది కూడా అజ్ఞానకల్పితమనియు మనోరూపమగు ఉపాధిని బట్టి గౌణమగు వికారమనియు చెప్పవచ్చును. కావున ఆత్మసాక్షాత్కారమునకు పూర్వము ఆత్మగా భావింపబడుచున్నవియు ఆనందమయ కోసము మొదలు విజ్ఞానమయ ఆ మనోమయ ప్రాణమయ అన్నమయ కోసము వరకును ఉన్న వీణగు బంధములను స్వస్వరూపజ్ఞానముచే విడుచుటకు వాటియందు మరల ఎన్నడును అహంబుద్ధి కలుగకుండు విధమున బాధించుటకు అని యర్థము. స్వస్వరూపజ్ఞానము కలుగగనే యత్రత్వస్య సర్వమాత్మేవ భూతత్కేన కంపశ్యేత్ అను శృతిచే స్వభిన్నమగు ఏ వస్తువును భాసింపదు గానకోశపంచకాత్మకమగు బంధము పూర్తిగా నివర్తించును అని భావము. మంద మధ్య ప్రవృద్ధ అని ఈ ముముక్ష మోక్షేచ్ఛ మూడు విధములు. మోక్షము నిత్యసుఖరూపమే యైనను సాంసారిక వాసనచే వాసితమగు అంతఃకరణము కలవారికి మోక్షేచ్ఛ కలుగుటయే కష్టము. అధ్యాత్మశాస్త్రమును వినెడు సమయమున అది పేరునకు. 53 సాధన చతుషయము వాటి విష కలిగినను నిలువదు. ఇది తాత్కాలికమగు మందముముక్ష శ్రవణము చేసిన తరువాత కలిగిన వివేకబుద్ధిచే పురుషుడు సాంసారికములగు విషయములలో దోషములను చూచిచూచి యమున వైరాగ్యమును పొంది యథాశాస్త్రముగా సర్వకర్మ సంన్యాసము చేసి విచారార్థమై గురుపసదనాదులను గురువు వద్దకు వెళ్ళుట చేయుటకే ప్రవర్తించినప్పుడు ఆ మందముముక్షత మధ్యముముక్షతగా మారును. వైరాగ్యము తీవ్రమైన కొలది మనస్సు శాంతమై సమాధానమును పొందుచుండును. ఈతడు శీఘ్రముగా సంసార సముద్రమును దాటుగాక అని గురువుకూడా అనుగ్రహించును. అప్పుడు పురుషుడు నిత్యసుఖరూపమగు మోక్షము తక్క మరేదియు వాంఛింపడు, అందు ఆలస్యమును కూడా సహింపడు. ఈ విధముగా ముముక్ష ప్రవృద్ధము కాగా ముఖ్యాధికారియే ఫలమును శీఘ్రముగా పొందును అని చెప్పుచున్నాడు. మందమధ్యమరు పాపి వైరాగ్యేణ సమాధిన ప్రసాదేన గురోహ సేయం ప్రవృద్ధాసూయతే ఫలం. 29 సాయమీ ముముక్ష మందమధ్యమరు పాపి మందమధ్యమ రూపమైనను వైరాగ్యేణ వైరాగ్యముచేతను సమాధినా సమాధికముచేతను గురోహ గురువు యొక్క ప్రసాదేన అనుగ్రహముచేతను ప్రవృద్ధ ప్రవృద్ధమైనదే ఫలం. ఫలమును సూయతే కనును ఈ విధముగా ముముక్ష మోక్షేచ్ఛారూపమేయైనను అది ఎప్పుడు ప్రవృద్ధమగునో అప్పుడే ఫలమునిచ్చునుగాన దాని ప్రవృద్ధి కొరకే విషయ వైరాగ్యమును సమాధిషటమును గురుప్రసాదమును సంపాదించుటకే పురుషుడు ప్రయత్నించవలెనని భావము. లవ ఈ నాలుగు సాధనములలో రెండవది నాల్గవది ఉన్నచో అన్నీయు ఉన్నట్లే, అవి లేనిచో అట్లు కాదు అని చెప్పుచున్నాడు. 54 శ్రీ వివేక చూడామణి వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే తస్మిన్నే వార్ధవంత అహస్యోహ ఫలవంత అహ సమాదేహ. 30 వైరాయస్య యవనికి తీవ్రం తీవ్రమైన వైరాగ్యం చజ్ఞము ముముకుత్వం మోషేచ్ఛయు విద్యతే ఉండునో తస్మీ నేవవాణి విషయముననే సమాధే సమాధి సద్దములు అర్థవంతః ఫలము కలవెగను ఫలవంతః ఫలము కలవెగను సిహ అగును సమాధేహ అనుదానికి సమాధి సద్దములు అని అర్థము. ఆ పురుషునియందు సమాధులున్నవి అను వ్యవహారము సార్థకమని భావము. ఇతడు శాంతుడు ఇతడు దాంతుడు అని ఎన్నచో అతనికి తీవ్రమైన వైరాగ్యము తీవ్రమైన మోక్షేచ్ఛ ఉన్నవని యర్థము. సమాధులున్నందుకు ఫలము తీవ్రమోక్షేచ్ఛయే కదా. ఒకనికి తీవ్రముగా ముముక్ష ఉన్నదన్నచో కార్యమును బట్టి కారణమును ఊహించుకొనవచ్చును గాన అతనికి సమాధులు ఉన్నవని సులభముగా చెప్పవచ్చును. సాధనములేనిచో ఫలము లభింపదు కదా. అట్లే సమాధులకు సాధనమగు తీవ్ర వైరాగ్యము ఒకనికి ఉన్నదన్నచో సాధనమున్నప్పుడు ఫలము కూడా తప్పక ఉండవలెను గాన అతనికి సమాధికము ఉన్నదనట గూడా అనివార్య మగును. సమాధి సాధనమగు తీవ్ర వైరాగ్యము, తీవ్ర వైరాగ్య సమాధులకు ఫలమగు తీవ్ర ముముక్షుత్వము ఉన్నప్పుడు తమ శ్రమాదుల సాధనమునకును తీవ్ర వైరాగ్యమునకును ఫలమునకును తీవ్ర ముముక్షుత్వమునకును నడుమ తాను సమాధికము ఉన్నదని చెప్పుటలో సందేహమేదీ లేదు. తీవ్ర వైరాగ్యమున్న నీ సమాధి సద్దములు సార్థకములు, తీవ్రమగు ముముక్షుత్వమున్నప్పుడే సమాధులు ఫలవంతములు అని శ్లోక తాత్పర్యము. ఇతరుల అంతఃకరణములలో సమాధులున్నవో లేవో తెలియట కావున సమాధులకు కారణముగు వైరాగ్యమును బట్టియు కష్టము, సాధన చతుష్టయము, కార్యమగు ముముక్షుత్వమును బట్టియు సమాధుల ఉనికిని ఊహింపవలసియుండునని అభిప్రాయము. తనకుగూడా సమాధికము లభించి నదా లేదా అని తెలుసుకొనవలే నన్నచో వాటి పుష్కల కారణమగు తీవ్ర వైరాగ్యము, వాటి విశిష్ట ఫలమగు తీవ్ర ముముక్షుత్వము ఉన్నచో ఉన్నట్లే కావున తన విషయమందైనను ఇతరుల విషయమందైనను సమాధుల ఉనికిని సూచించినవి కార్య కారణములే. సమాధులు కూడా 55 కాకస్య విష్ణవ దసహ్య బుద్ధి భోగేషు సా తీవ్ర విరక్తి రిష్యతే విరక్తి తీవ్రత్వ నిదాన మాహు భాగేషు రోషేక్షణమేవ సంతః. కాకిరెట్టేందువలే భోగములేందు జుగుప్పకు తీవ్ర వైరాగ్యమని పేరు. భోగములలో దోషములను చూచుటయే ఇట్టి తీవ్ర వైరాగ్యము నకు మూలకారణమని సత్పురుషులు చెప్పుదురు అను సర్వవేదాంత సిద్ధాంత సంగ్రహమునందలి శ్లోకములో వైరాగ్యమునకు గల తీవ్రత్వము తత్సాధనము కూడా చెప్పబడినవి. తీవ్రముముక్షుత్వమనగా వెనుక చెప్పిన ప్రవృద్ధ ముముక్షుత్వము. ఏతయోర్మందతాయత్ర విరక్తత్వ ముముక్షయోహ మరో సలిలవత్తత్ర సమాధేర్భానమాత్రత 31 యత్ర ఎచ్చట ఏ వ్యక్తి యందు ఏతయోహ ఈ విరక్తత్వ ముముక్షయోహ పైరాగ్యమోక్షేచ్ఛలకు మద్దతా మాంద్యముండునో తత్ర అచట ఆ వ్యక్తి యందు మరో ఎడారి యందు సలిలవత్ ఉదకమునకు వలే సమాధేశమము మొదలగు వాటికి భానమాత్రత కేవలము భానమే ఉండును శ్రమాదులు లేకపోయినను ఉన్నట్లు కనబడును. ఏ పురుషునియందు మరువునందు ఉదకము వలే ఈ విరక్తత్వ ముముక్షుత్వములు మందముగా తాత్కాలికముగా మాత్రమే ఉండును. 58 శ్రీవివేక చూడామణి గ్రీష్మ సమయమునందు ఎడారి ప్రదేశమున సూర్యకిరణ సంపర్కము కలిగినప్పుడు దూరము నుండి చూచువానికి అచట జలమున్నట్లు భ్రాంతి కలుగును. భ్రాంతియే కాని జలము లభింపదు, దప్పిక తీరదు. జలలాభము లేకపోగా అలసట చెంది జలము కొరకై అచటకు వెళ్ళువానికి ఎక్కువ శ్రమ మాత్రమే మిగులును. అట్లే తీవ్ర వైరాగ్య ముముక్షలు లేకున్నచో అట్టి వ్యక్తి యందు మరువునందు జలమువలే సమాధులు ఉన్నట్లు కనబడునేగాని అతనికి వాటి వలన ఫలమేమియూ లభింపదు. ఇతరులు కూడా ఈతడు శాంతుడు అని అనుకొనరు. అవ వేదాంతములకు జీవాత్మాభిన్నము, నిత్యము, శుద్ధము, జ్ఞానరూపము రూపము అగు అద్వితీయ బ్రహ్మయందే తాత్పర్యము అని నిర్ణయించుటకు తగు వ్యాపారము శ్రవణ రూపమగు బ్రహ్మ విచారము. విచారమునందు అధికారము గలవానికి చెందు వివేకాది విశేషణములను ఇంతవరకు విశదీకరించి ఇప్పుడు ఈ విచారముచే సాధింపతగైనదియు ఆత్మసాక్షాత్కారమునకు సాక్షాత్ సాధనమును అగు భక్తిని విశదీకరించుచున్నాడు. మోక్షకారణ సామగ్ర్యాం భక్తి రేవ గరియసి స్వస్వరూపానుసస్థానం భక్తి రిత్యభిధీయతే. 32 మోక్షకారణ సామగ్ర్యాం మోక్షమునకు కారణమగు సామగ్రిలో భక్తి రేవ భక్తియే గరియసి గొప్పది. స్వస్వరూపానుసస్థానం స్వస్వరూపము యొక్క ధ్యానము భక్తిరితి భక్తి అని అభిధీయతే చెప్పబడుచున్నది. స్వస్వరూపానుసంధాన మనగా నిధిధ్యాసనము ఇదియే సాక్షాత్కారమునకు ప్రత్యక్ష సాధనము. నిస్వరూపము బ్రహ్మయే, నీవు ఆ బ్రహ్మయే అని శృతివాక్యము నుండి ఆచార్యోప సాధన చతుషయము 57. ఇది దేశము చేతను విని ఆ విషయమునే అనుసంధానము చేసుకొనవలెను. విజాతీయ ప్రత్యములచే తిరస్కృతము కాని ఇతర విధములగు ఆలోచనలచే అడ్డుకొనబడని సజాతీయ ప్రత్యే ప్రవాహముకే విధ మగు జ్ఞానము అవిచ్ఛిన్నముగా కలుగుట అనుసంధానము సాక్షాత్కారమునకు అసాధారణ కారణము. సమాధులు మొదట విచారమును కలిగించి తద్వారా నిధిధ్యాసనమును తద్వారా జ్ఞానమును కలిగించును. నిధిధ్యాసనము సాక్షాత్తుగానే జ్ఞానమును కలిగించుచున్నది. కావున నీ మోక్షమునకు కారణమగు అభివ్యం జకమగు జ్ఞానమునకు ఏ సామగ్రి సాధన సముదాయము ఉన్నదో ఆ సాధనములలో భక్తి ఏ సాక్షాత్ సాధనముగాన శ్రేష్టమైనదని చెప్పబడినది. వివేకము మొదలు నిధిధ్యాసనము వరకును ఉన్న సాధనములే జ్ఞాన సామగ్రి అవ. ఇతరుల మతమును చెప్పుచున్నాడు. స్వాత్మతత్వానుసంధానం భక్తి విద్య పఠే జగుహ 32. స్వాత్మతత్వానుసంధానం జీవాత్మకు పరమాత్మత్వము యొక్క అనుసంధానము భక్తి రీతి భక్తి అని ఆపరే ఇతరులు జగుహ చెప్పిరి. జీవుడగు తనకు తత్పదవాచ్య పరమాత్మత్వమును అనుసంధానము చేయుట అనగా వాస్తవిక భేదమున్నను అభేదోపాసనము చేయుట దీనికే అహంగ్రహోపాసన మని పేరు భక్తి అని మరికొందరు చెప్పిరి. భేదబుద్ధితో కూడిన దగుటచే భ్రాంతిరూపముగు ఈ భక్తి ముఖ్య భక్తి కాజాలదని సూచితమైనది అవ. పూర్వోక్త సాధన సంపన్నుడు చేయవలసిన పనిని చెప్పుచున్నాడు. 68.